Let's go. చేసిన పిల్లే ముంతకల్ గొంతున దిగకుండా మత్తు మంది మనసున చల్లే ఊరు పిండి అత్తిన సంగటిల్ల చిప్పుమన్న వెచ్చని ఒల్లే కుర్ర దొర సానితో ఏకంగా ఎంత పటి బొమ్మని తోలే రాతిగా తాకిసి ఎన్నకాలే రాశిలక్క కోసం బతికాలే ఎంతకి నిద్ర పోనేలే ఏ పని చప్పున కానేలే బాల్జనకే చుట్టి నేలకి చిరున బంగారమైనాలే నవ్వితే తనతో వచ్చాలే సూపుకే నేపటి చచ్చాలే ముప్పు తిప్పలు పెట్టి నన్ను ముంటుంది సిటీ నడు మేలే ముంతకల్లు కేసను పోగిళ్ళు గుండెగుల చేసిన పిల్లే ముంతకల్లు గొంతున దిగకుండా మత్తు మంది మనసున చల్లే మంచి దాన్ల నువ్వే నటిస్తున్నావు నువ్వు నచ్చకే నచ్చకే నీకై వస్తున్నా పిల్ల తీయని ప్రేమని చెప్పాయి నువ్వు చెప్పాలి చెప్పాలి అంటూ చూస్తున్నా చూస్తున్నా పిల్ల ప్రేమని గుట్టుగా చెప్పాయి గుంతకల్లు గొంతున దిగకుండా